గజాసుర వృత్తాంతం, బాణాసుర వృత్తాంతం విన్న తర్వాత గజాసుర వృత్తాంతం వినిపించమన్న మునుల కోరికపై ఆ కథ చెప్పసాగాడు పౌరాణికుడు. మహిషాసురుడి కొడుకు గజాసురుడు, అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి కామ మోహితులైన స్త్రీ పురుషుల చేత గాని ఇతర దేవతల చేత గాని చావు లేకుండాను దేవతల సర్వ వైభవాలు తానే అనుభవించేలాగాను వరం పొందాడు. వరం చేతికి రాగానే దేవతల మీద దండెత్తాడు, త్రిలోకాలను కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు, సన్మార్గులను భక్తులను కూడా ఎడతెగని హింసల పాలు చేశాడు. ఓసారి అదో పనిగా పెట్టుకుని కాశీ వెళ్లి అక్కడ శివభక్తులను హింసలకు గురి చేశాడు. కాశీలో ఉన్న భక్తులనే కడగండ్ల పాలు చేశాడంటే శివుడు ఊరుకోలేడు కదా. త్రిశూలం తీసుకుని బయలుదేరాడు. గజాసురుడు కూడా యుద్ధానికే సిద్ధమయ్యాడు. అద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 9,000 చదరపు యోజనాలు వైశాల్యం గల గజాసురుణ్ణి తన త్రిశూలానికి గుచ్చి గొడుగులా ఎత్తి పట్టుకున్నాడు శివుడు. ఏ శివుడు ఏ సర్వానికి ఊర్ధ్వంలో ఉన్నాడో ఆయన ఊర్ధ్వ భాగాన ఛత్రంగా భాసించాడు గజాసురుడు. అప్పుడు ఆ కరిదానవుడు ఇలా అన్నాడు, కపర్ధి, కాముణ్ణి గెలిచిన కళ్యాణమూర్తివి నువ్వు, నీచేత చంపబడడం నా పుణ్యం, నేను పునీతుడను అయ్యాను, అందుకు చిహ్నంగా దిగంబరుడవైన నీవు నా తోలును వలువగా ధరించు అంటూ శివుణ్ణి అనేక విధాలా స్తుతించాడు. శివుడు ప్రసన్నుడయ్యాడు, గజాసురా, నీ ఈ శరీరము శివలింగమై వెలయుగాక, అది కృత్తివాసేశ్వరుడను నామమున విరాజిల్లుగాక అని అనుగ్రహించాడు. అనంతరము గజాసురుడి చర్మాన్ని ఒలిచి ఆ దిగంబరుడు తాను కట్టుకున్నాడు. అప్పటినుంచే ఆయనకు కృత్తివాసుడు, కరి చర్మాంబరధారి ఇత్యాది పేర్లు వచ్చాయి. ఇది గజాసురుడి కథ అంటూ ఆపాడు సూతుడు. వ్యాఘ్రేశ్వరుని ఆవిర్భావము. మళ్ళా అడిగారు మునులు, సూత మహర్షి, గజాసుర వధాఘత్తంతో శ్రీవారు సింధురత్వ గుత్తరీయుడిగా పేరు పొందారు, సరే మరి ఆయనను వ్యాఘ్రేశ్వరుడు అని కూడా అంటారు కదా, ఆ పేరెలా వచ్చింది అని అడిగినప్పుడు సూత ఉవాచ ఈ విధంగా ఉంది. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల భావమరిది ఒకడుండేవాడు, వాడి పేరు దుందుభి నిర్హాద్రుడు. జ్యేష్ఠస్థానం అనే అడవిలో ఒక శివరాత్రి నాడు ఒక శివభక్తుడు శివుడిని అత్యంత భక్తితో ఆరాధిస్తూ ఉండగా ఈ దుందుభి నిర్హాద్రుడనేవాడు పెద్ద పులి వేషంలో వెళ్ళాడు. కాని భక్త రక్షణార్థం భర్గుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నిర్హాదుడు సరాసరి నిటలాక్షుడి మీదికి లంఘించాడు. శివుడు పులిని పిల్లి పిల్లని పట్టినట్లుగా పట్టి చంకనిరికించి పిడికిలి బిగించి మాడు మీద ఒక్క గుద్దు గుద్దాడు. అంతే, పెడబొబ్బలు పెడుతూ నేల మీద పడి చచ్చాడు ఆ రాక్షసుడు. ఆ అరుపులు విని భీతావహులై అక్కడకు చేరిన భక్తులు మహాదేవుడి దర్శనంతో అఖండ ఆనందాన్ని పొందారు. ఆ రూపంతోనే అక్కడ వెలసి తమను సర్వదా రక్షించమని ప్రార్థించారు. తక్షణమే అక్కడొక లింగంగా పరిణమించాడు శివుడు. పులిని చంపిన ఆ కావున వెలసిన కారణంగా వ్యాఘ్రేశ్వరుడిగా ఆరాధించబడ్డాడు. ఆ లింగారాధన చేసి యుద్ధాలకు వెళ్లేవాళ్లు విజయం తప్పక పొందుతారు. శివుని ఇంకో చిత్రమైన పేర వెలసిన కథ చెబుతాను, వినండి. విదలోత్పల సంహారం. పూర్వము విదలుడు ఉత్పలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళు పురుషుల చేతిలో చావు లేకుండా వరమును పొంది దేవతలందర్నీ పీడించసాగారు. ఒకనాడు స్వేచ్ఛావశాన నారదుడు వారి వద్దకు వెళ్లి పార్వతి సౌందర్యాన్ని వర్ణించి చక్కగా పోయాడు. అప్పటి నుంచి ఆ పాపిష్టి వాళ్లకి మోహం కలిగింది. ఆ తల్లినందుకోవడం కోసం ఆకాశంలో పడి వెదుక్కోసాగారు. మరి వాళ్ల పాపమే పండిందో పుణ్యమే పుచ్చిందో గాని అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి విలాసంగా పూలబంతి నాడుతూ కనిపించింది. అసలే ఎర్రెర్రని చేతులావిడవి. ఈ పూలబంతి తాకేసరికి కంది మరింత ఎర్రబారి శివుడి హృదయాన్ని రాగరంజితం చేస్తున్నాయి. అటువంటి రసవత్తర ఘట్టంలో దాపురించారు ఈ విదల ఉత్పలులు. అమ్మవారి అందాలను చూసి ఆరాట పడిపోయారు. ప్రమదుల వేషాలు ధరించి సమీపానికి వెళ్లారు. ఆ దొంగ ప్రమదులు అక్కడికి చేరగానే కనిపెట్టాడు శివుడు. ఓరగా చూశాడు. వాళ్ళని అమ్మవారూ కనిపెట్టేశారు. వారిద్దరూ నవ్వుకుని కందుక కేలితో మునిగిపోయారు. ఉన్నట్టుండి అమ్మవారు తన చేతి బంతి ఆ ఇద్దరి మీదకు విసిరింది. ఆ దెబ్బకి గిరగిరాలు తిరిగి అంత ఎత్తునుండి కాశీక్షేత్రంలో పడి చచ్చారు. వాళ్ళని తాకిన బంతి కూడా వారి వెనుకే భూమికి జారి కాశీలోని జ్యేష్ఠేశ్వరలింగం పక్క లింగాకృతిలో నిలిచింది. ఆ లింగానికే కందుకేశ్వరలింగము అని పేరు వచ్చింది. హరి బ్రహ్మాదులు అంతా కూడా వచ్చి ఆ లింగాన్ని ఆరాధించి వెళ్లారు. ఇలా అనంతమైన నామాలు అపురూపమైన లీలలు గల అమృత తత్వమా శైవతత్వం. ఓ ఋషులారా, శ్రీ శివ మహాపురాణంలోని రెండవదైన రుద్ర సంహిత ఇంతటితో పూర్తి అయింది అంటూ ధ్యానమగ్నుడయ్యాడు సూతుడు. శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితము ఈ విధముగా సమాప్తమైంది.